కృష్ణ యజుర్వేదాంతర్గత 8 కఠరుద్ర ఉపనిషత్ కఠశ్రుతి ఉపనిషత్ అధ్యయన పుష్పము త్రిపదస్థానము బ్రహ్మచైతన్య రూపము అగు ఏ అపార సుఖాకృతి గురించి ఈ శ్రీ కఠరుద్రోపనిషత్ విద్య చెప్పుచున్నదో. అట్టి మహావిద్య సిద్ధించటానికి శ్రీరామచంద్రమూర్తి పాదపద్మములను శరణువేడుచున్నాను. ఓంకారతత్వ పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ ఉపాసించుచున్నాను.